కృష్ణేజుర్వేదాంతర్గత 8 కఠరుద్రోపనిషత్, కఠశ్రుత్యుపనిషత్. శ్లోక తాత్పర్య పుష్పం. పరివ్రజాధర్మపుగాలంకారా యత్పదం యేయః తదహం కఠవిద్యార్థం రామచంద్రపదం భజే. శ్లోక శ్రీ కఠరుద్రోపనిషత్ విద్యావేద్య అపార సుఖాకృతి. త్రైపదం బ్రహ్మచైతన్యం రామచంద్రపదం భజే. శ్రీ కఠరుద్రోపనిషత్ విద్యచే ప్రాప్తించగల మహత్తరమగు త్రిపదరూప పరబ్రహ్మతత్వము అను సుఖప్రదమైన స్థానము సుఖాకృతి కొరకై శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదపద్మములను భజించున్నాను. హరేహ ఓం దేవాహ వై భగవంతం బ్రువన్నధీహి భగవన్ బ్రహ్మ విద్యాం. 1. ఓం దేవాహ వై భగవంతం అబ్రువన్ అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం. ఓంకారార్థ పరబ్రహ్మమును ఉపాసించుచున్నాము. ఒక సందర్భములో దేవతలు ప్రజాపతిని దర్శించి హృదయపూర్వకముగా నమస్కరించారు. స్వభావతః దేవతలు జీవులందరి క్షేమము శ్రేయస్సు కోరుకొనువారు కదా. లోకముల శ్రేయస్సును ఉద్దేశించినవారే ఇట్లా పలికారు. హే భగవాన్ సృష్టికర్త, సృష్టి ప్రజ్ఞాధురంధర, ప్రజాపతి, ప్రణామములు. దయతో జీవులందరినీ ఉద్ధరించగల బ్రహ్మవిద్యను బోధించమని వేడుకొనుచున్నాము. స ప్రజాపతిరబ్రవీత్ సశిఖాన్కేశా నిష్కృత్య విసృజ్య యజ్ఞోపవీతం. నిష్కృత్య పుత్రం దృష్ట్వాత్వం బ్రహ్మాత్వం యజ్ఞస్త్వం వషట్కార స్వమోంకారస్త్వం స్వాహాత్వం స్వధాత్వం ధాతాత్వం విధాతాత్వం ప్రతిష్టాసీతి వదేత్. స ప్రజాపతయః అబ్రవీత్ స శిఖాన్ కేశాన్ నిష్కృష్య విసృజ్య యజ్ఞోపవీతం. సర్వం నిష్కృష్య పుత్రం దృష్ట్యా త్వం బ్రహ్మ త్వం యజ్ఞః త్వం వషట్కారః త్వం ఓంకారః త్వగ్ స్వాహ త్వగ్ స్వధా త్వం ధాత త్వం విధాత త్వం త్వష్ట త్వం ప్రతిష్ట అసి ఇతి వదేత్. దేవతలు బ్రహ్మవిద్య గురించి అడగటము విని ఎంతో సంతోషించిన ప్రజాపతి ఇట్లు ప్రవచించసాగారు. ఓ దేవతలారా, నేను కల్పించిన ఈ సృష్టిలో ప్రవేశించుచున్న ఈ జీవుడు జన్మ సాఫల్యతను ఏమరచి మమకారము భార్యాపుత్రుల పట్ల రాగము ఏమరపు దూరదృష్టిని ఆత్మదృష్టిని ఏమరచటము ఇటువంటి వాటివల్ల బ్రహ్మవిద్యను అధ్యయనము చేయకున్నాడు. ఇది దృష్టిలో ఉంచుకొని సంబంధ అనుబంధ బాంధవ్యముల పరిధులను దాటటము గురించి ముందుగా చెప్పుచున్నాను. వినండి. సన్యాస మార్గము మొట్టమొదటి నామరూపములపై గల అభినివేశమును త్యజించాలి. అందుకుగాను సన్యాసి అయి శిఖను పెలకను జుట్టుతో సహా తీసివేయాలి. యజ్ఞోపవీతమును త్రెంచివేయాలి. అప్పుడు తన కుమారుని పిలిచి ఇట్లా పలకాలి. నీవే బ్రహ్మమువు, యజ్ఞమువు, నీవే వషట్కారమువు, ఓంకార స్వరూపుడవు. నీవు దేవతలకు సమర్పించు హవిస్సు అగుస్వాహావు, పితృదేవతలకు సమర్పించు స్వధావు. నీవే ధాతవు, విధాతవు, త్వష్టవు, నీవే ప్రతిష్టవు. అథ పుత్రో వదత్యహం బ్రహ్మాహం యజ్ఞోహం వషట్కారోహమోంకారోహం స్వాహాహం స్వధాహం ధాతాహం విధాతాహం త్వష్టాహం ప్రతిష్టాస్మితి. 2. అథ పుత్రో అవదత్ అహం బ్రహ్మ, అహం యజ్ఞో, అహం వషట్కారో, అహం ఓంకారో, అహం స్వాహ, అహం స్వధా, అహం ధాత, అహం విధాత, అహం త్వష్ట, అహం ప్రతిష్టాస్మీతి. అప్పుడు పుత్రుడు ఇట్లా బదులు పలుకునుగాక, అవును నేను బ్రహ్మమును, నేను యజ్ఞమును, నేను వషట్కారమును, నేను ఓంకారమును, నేనే దేవతలకు సమర్పించు హవిస్సుల రూపమగు స్వాహాను, పితృదేవతలకు సమర్పించబడు స్వధాను, నేను సృష్టికర్తయగు ధాతను కూడా, విధానము రచించు విధాతను, ఈ దృశ్యమునకు రూపరచేత అగుత్వస్త అయి సర్వము నందు ప్రతిష్ఠితుడనే ఉన్నవాడను. తానేతాన్యను వ్రజన్నాశ్రుమాపాతయేత్, యదశ్రుమాపాతయేత్ ప్రజాం విచ్ఛిందయత్, తాన్ ఏతాన్ అనువ్రజన్న అశ్రుమ ఆపాతయేత్, యది అశ్రుపాతయేత్ ప్రజాం విచ్ఛిందయత్. ఈ విధంగా సన్యాసయుగమును ఆశ్రయించాలి. అట్టి సన్యాస త్యాగ మార్గము స్వీకరిస్తూ, అయ్యో విడుచుచున్నానే అని కంటతడి పెట్టరాదు. అప్పుడు కంటతడి పెట్టితే సంతానమునమును బాధించినట్లే అవుతుంది, మనస్సు వికలమవుతుంది, బుద్ధి విచ్ఛేదనమును పొందుతుంది. ప్రదక్షిణమావృత్యేతచేతచ్చానవేక్షమాణ ప్రత్యాయంతి సస్వర్గ్యో భవతి. ప్రదక్షిణం ఆవృత్య ఏతశ్చ ఏతశ్చ అనవేక్షమాణాః ప్రత్యాయంతి సస్వర్గ్యో భవతి. ఇక తన పుత్రులు మొదలైన సంతానము వైపు చూడకుండా, వెనుక చూపు లేకుండా ప్రదక్షపూర్వకంగా తిరిగి అక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ విధముగా సన్యాసమార్గము స్వీకరించువాడు స్వర్గలోక ప్రవేశమునకు అర్హుడగుచున్నాడు. బ్రహ్మచారి వేదమధీత్య వేదోక్తాచరిత బ్రహ్మచర్యో దారణహృత్య పుత్రానుత్పాద్య తాననుపాదిభిర్వితత్యేష్ట్వాచ శక్తితో యజ్ఞయః తస్య సన్యాసో గురుభరనుజ్ఞాతస్య బాంధవైశ్చ సోరణ్యం పరేత్య ద్వాదశరాత్రం పయసాగ్నిహోత్రం జుహ్యాత్ ద్వాదశరాత్రం పయోభక్షా స్యాత్ ద్వాదశరాత్రస్యాంతే అగ్నయే వైశ్వానరాయ ప్రజాపతయే చ ప్రాజాపత్యం చరుం వైష్ణవం త్రికపాలమగ్నిం సంస్థితాని పూర్వాణి దారుపాత్రాణి అగ్నౌ జుహ్యాత్ మృణ్మయాన్యప్సు జుహ్యాత్ తైజసాని గురవే దద్యాత్. బ్రహ్మచారి వేదం అధీత్య వేదోక్త ఆచరిత బ్రహ్మచర్యో దారాన్ ఆహృత్య పుత్రాన్ ఉత్పాద్య తాన్ అనురుపాధిభ్యః వితత్య ఇష్ట్వాచ శక్తితో యజ్ఞయః సన్యసేత్ గురుభ్యః అనుజ్ఞాతశ్చ బాంధవైశ్చ సో అరణ్యం పరేత్య ద్వాదశరాత్రం పయస అగ్నిహోత్రం జుహ్యాత్ ద్వాదశరాత్రం పయోభక్షస్యాత్ ద్వాదశరాత్రస్య అంతే అగ్నయే వైశ్వానరాయ ప్రజాపతయే చ ప్రాజాపత్యం చరుం వైష్ణవం త్రికపాలం అగ్నిం సంస్థితాని పూర్వాణి దారుపాత్రాణి అగ్నౌ జుహ్యాత్ మృణ్మయాని అప్సు జుహ్యాతి తైజసాని గురవే దద్యాత్. ముముక్షువు ఎప్పుడు సన్యసించవచ్చో చెప్పుచున్నాను, వినండి. మొట్టమొదట బ్రహ్మవిద్య కొరకే విద్యార్థి అయి బ్రహ్మచారి అనువ్రతము స్వీకరించాలి. వేదోక్తంగా జీవిస్తూ వేదపఠనము చేయునుగాక. ఆ విధంగా బ్రహ్మము గురించి సద్గురువు నుండి ఎరుగుచూ బ్రహ్మచర్య వ్రతమును పూర్తి చేయాలి. అటు తరువాత వివాహం చేసుకోవాలి. గృహస్థ ధర్మంగా పుత్రులను పొందాలి. సంతానమును పుత్రులను పుత్రికలను తగిన వారితో కలపాలి. యథాశక్తిగా యజ్ఞములు నిర్వర్తించాలి. అప్పుడు సన్యసించాలి. సన్యసించుట కొరకే గురువుల యొక్క బంధువుల యొక్క అనుజ్ఞ పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు అరణ్యంలో ఏకాంతంతో ప్రవేశించాలి. 12 రాత్రులు పాలతో అభిషేకములు అగ్నిహోత్రమునకు హోమములు సమర్పించి సన్యాసవ్రతము ప్రారంభించి పూర్తి చేయాలి. ఆ 12 రాత్రులు పాలు మాత్రమే ఆహారముగా స్వీకరించాలి. ఆ 12 రాత్రులు తరువాత అగ్నికి, వైశ్వానరునికి, ప్రజాపతికి నమస్కరిస్తూ యజ్ఞ పాత్రలను సమర్పించాలి. ప్రజాపత్యము, వైష్ణవమును ఉపాసిస్తూ యజ్ఞములో ఉపయోగించిన త్రిముఖ దారు పాత్రలను, కొయ్య పాత్రలను అగ్నికి సమర్పించాలి. మట్టి పాత్రలను మట్టిలో కలపాలి. లోహపాత్రలను గురువులకు సమర్పించి వేయాలి. మాత్వం మామపహాయ పరాగాహ, నాహం త్వామపహాయ పరాగామితి. గార్హపత్యదక్షిణాజ్ఞాహవనీశ్వరణదేశాద్భస్మముష్టిం పిబేదిత్యేకే. మూడు మాత్వం మాం అపహాయ పరాగాహ, నాహం త్వాం అపహాయ పరాగం ఇతి. గార్హపత్య దక్షిణాగ్ని ఆహవనీయేషు అరణి దేశాత్ భస్మ ముష్టిం పిబేతి ఇతి ఏకే. అప్పుడు గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్నిలను వ్రేయించిన ప్రదేశముల నుండి పిడికెడు భస్మమును తీసుకొని, ఓ యజ్ఞ భస్మమా, మీరు నన్ను విడిచి వెళ్ళకండి, నేను మిమ్ములను విడిచి వెళ్లను అని పలుకుచు అరణితో ఆ భస్మమును నీటిలో చేర్చి తాగాలి అని కొందరు విధి విధానమును చెప్పుచున్నారు. ససిఖాంకే సా నిష్కృత్య విసృజ్య యజ్ఞోపవితం భూస్వాహేత్యప్సు జుహ్యాత్. ససిఖాంకే సా నిష్కృష్య విసృజ్య యజ్ఞోపవితం భూస్వాహేతి అప్సు జుహ్యాత్. శిఖాకేశములను, కలకజుట్టును తీసివేసి యజ్ఞోపవితమును త్రెంచి చేతితో ధరించి భూస్వాహ అని పలుకుచు నీటిలోనికి హోమము చేయాలి. అత ఊర్ధ్వమనసనమపాం ప్రవేశ మగ్నిప్రవేశం వీరాధ్వానం మహాప్రస్థానం వృద్ధాశ్రమం వా గచ్చేత్. అత ఊర్ధ్వం అనసనం, అపాం ప్రవేశం అగ్నిప్రవేశం, వీరాధ్వానం మహాశాప్రస్థానం, వృద్ధాశ్రమం వా గచ్చేత్. ఇక ఆహారము స్వీకరించకుండా జలప్రవేశముగాని అగ్నిప్రవేశముగాని చేయాలి. వీరమార్గముగా వెళ్ళాలి. మహాప్రస్థానము దేహార్పణ భావమును చేయాలి లేక వృద్ధాశ్రమము ప్రవేశించాలి. ఏకాంత జీవనముగాని ఆశ్రమ జీవనముగాని ఎన్నుకునాత్మతత్వం ఆత్మాహం ఉపాసనను స్వీకరించాలి. పైసాయ్యం ప్రాశ్నేయాత్సోస్య సాయం హోమః యత్ప్రాతః సోయం ప్రాతః. పైసాయం ప్రాశ్నీయాత్ సో అస్య సాయం హోమో యత్ప్రాతః సో అయం ప్రాతః. సాయంకాలము పాలు మాత్రమే త్రాగియుండటమును సాయం హోమము అని అంటారు. ప్రాతకాలంలో ఉదయము పాలు త్రాగి ఉపవాసము ఉంటే అది ప్రాతః హోమము. యద్దస్సే తద్దస్సనం, యత్పౌర్ణమాస్యే తత్పౌర్ణమాస్యం, యద్దర్శే తద్దర్శనం, యత్పౌర్ణమాస్యే తత్పౌర్ణమాస్యం. అమావాస్య నాడు క్షీరపాననియమము పాటిస్తే అది దర్శనము. పౌర్ణమినాడు ఆ నియమము పాటిస్తూ ఉంటే అది పౌర్ణమాస్యము. యద్వసంతే కేస్మశ్రిలో మన్ఖాని వాపయేత్సోస్యాగ్నిష్టోమ సమ్యస్యాగ్నిం న పునరావర్తయన్మృత్యుర్జయమావహమిత్యధ్యాత్మ మంత్రాం పఠేత్. యద్వసంతే కేసస్మశ్రులోమ నఖాని వాపయేత్ సో అస్య అగ్నిష్టోమః సన్యస్య అగ్నిం న పునః ఆవర్తయేత్. వసంతకాలంలో కేశములను, స్మశ్రు మీసగడ్డముల, లోమ రోమములను, గోరులను క్షవరం చేయించుకోవాలి. సన్యసించిన తరువాత అగ్నిష్టోమయాగము మొదలైనవి గాని తదితర అగ్నిహోమములను గాని ఇక నిర్వర్తించరు. మృత్యః జయమావహం ఇతి అధ్యాత్మ మంత్రాత్ పఠేత్. మృత్యః జయమావహం మృత్యుజయమును ఆశ్రయిస్తున్నాను అను అధ్యాత్మమంత్రమును పఠిస్తూ సన్యసిస్తున్నాడు. స్వస్తి సర్వజీవేభ్య ఇత్యుక్త్వాత్మానమనన్యం ధ్యాయన్ తదూర్ధ్వబాహుర్విముక్తమార్గో భవేత్. స్వస్తి సర్వజీవేభ్య ఇతి ఉక్త్వా ఆత్మానం అనన్యం ధ్యాయం తత్ ఊర్ధ్వబాహుః విముక్తిమార్గో భవేత్. స్వస్తి సర్వజీవేభ్య సర్వజీవరాశులకు శుభమగుగాక అని భావన శబ్దోచ్చారణ చేస్తూ, నేను ఆత్మకు అనన్యుడను అని ధ్యానము చేయుచు చేతులు పైకి ఎత్తి విముక్తి మార్గములో ప్రయత్నశీలుడై ఉంటున్నారు. అనికేతశ్చరేత్ భిక్షాసి యత్కించిన్నాద్యాత్ లవైకం న ధావేజ్జంత సంరక్షణార్థం వర్షవర్జమితి. అనికేతః చరేత్ భిక్షాసి యత్కించిత్ న దద్యాత్ లవా ఏకం న ధావయేత్ జంతు సంరక్షణార్థం వర్షవర్జం ఇతి. ఇది నా ఇల్లునివాస స్థలము అనునది ఏదీ లేనివాడే భిక్షచే లభ్యమైనది స్వీకరిస్తూ ఉండాలి. తన కొరకుగాని ఇతరుల కొరకుగాని ధనవస్తు సంపదలను స్వీకరించరాదు. జంతువుల నుండి వర్షము నుండి దేహమును రక్షించుకోవటానికి కావలసిన పరికరములు తప్పించి మరింకేమీ తన కొరకే దాచి ఉంచుకోరాదు. తదపి శ్లోకా భవంతి తదపి శ్లోకా భవంతి. యతుల గురించి ఈ విధంగా శాస్త్ర శ్లోకములు. కుండికాం చమసం సిక్యం త్రివిష్టముపానహౌ శీతోపఘాతినీం కంధాం కౌపినాచ్ఛాదనం తథా ఒకటి పవిత్రం జానసటీం చ ఉత్తరాసంగమేవచ యజ్ఞోపవీతం వేదాంశ్చ సర్వం తద్వర్జేద్యతి రెండు స్నానం పానం తథా శోచమధ్యాః పూతాభిరాచరేత్. నదీపులిన సాయి సాద్దేవాగారేషు వా స్వపేత్ మూడు నాలుగు కుండికాం చమసం సిక్యం త్రివిష్టపం ఉపానహౌ శీతోపఘాతినీం కంథాం కౌపీన ఆచ్ఛాదనం తథా పవిత్రం స్నానసటీం చ ఉత్తరాసంగమేవ చ యజ్ఞోపవీతం వేదాంశ్చ సర్వం తత్వర్జేత్ యతః స్నానం పానం తథా శౌచం అభ్యః పూతభిరాచరేత్. నదీ పులిన సాయి స్యాత్ దేవాగారేషు వా స్వపేత్. కుండను చమక కొయ్య పాత్రను ఉట్టిని త్రిపివిష్టపము మూడు మూతులు గల కొమ్ము చెంబును బొంతను కౌపీనమును పవిత్రమును స్నానశటి తుండును ఉత్తరీయమును పైబట్టను యజ్ఞోపవీతమును వేదములను ఇవన్నీ కూడా ఎతి వదిలివేసినవాడై ఉంటున్నాడు. పవిత్రమైన జలముతో స్నానము పానము త్రాగటము చేయాలి. ఇసుక దిబ్బ తిన్నెలపైన గాని దేవాలయ ప్రాంగణములందుగాని నిద్రిస్తూ ఉండాలి. నాత్యర్థం సుఖదోహకాభ్యాం శరీరముపతాయే స్తూయమానో నతుషేత నిందితో నసపేత్పరాన్ నాలుగు బ్రహ్మచర్యేణ సంతిష్ఠేద ప్రమాదేన మస్కరి. నాత్యర్థం సుఖదోహకాభ్యాం శరీరం ఉపతాపయేత్ స్తూయమానో నతుష్యేత నిందితో నసపేత్ పరాన్ బ్రహ్మచర్యేణ సంతిష్ఠేత్ అప్రమాదే నమస్కరి. భౌతిక శరీరమును సుఖదుహకములైన వాటితో తపింపజేయరాదు. తనను పొగడేవారికి చూచి సంతోషించరాదు. నిందించువారిని శపించరాదు. బ్రహ్మచర్యమునందు బ్రహ్మభావనేందు నేను నీవు జగత్తులు అఖండ పరబ్రహ్మస్వరూపమే అను ఉపాసనయందు సంతుష్టుడై ఉండునుగాక. దర్శనం స్పర్శనం కేలహ కీర్తనం గుహ్యభాషణం ఐదు సంకల్పోధ్యవసాయశ్చ క్రియానివృత్తిరేవ చ ఏతన్మైథునమష్టాంగం ప్రవదంతి మనీషిణః ఆరు విపరీతం బ్రహ్మచర్యమనుష్ఠేయం ముముక్షుభ్యః దర్శనం స్పర్శనం కేయః కీర్తనం గుహ్యభాషణం సంకల్పో అధ్యవసాయశ్చ క్రియానివృత్తిరేవ చ. ఏతత్ మైథునం అష్టాంగం ప్రవదంతి మనీషిణః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షుభ్యః. సన్యాసి సర్వదా బ్రహ్మచర్యమునందు జాగరుకుడై ఉండాలి, మైథునమునకు సుదూరుడై ఉండాలి. భౌతికదేహ దర్శనము, స్పర్శనము, కేళి కీర్తనము, రహస్య సంభాషణము, సంకల్పముతో ప్రయత్నము, సాధనము, క్రియా నివృత్తి, ఈ ఎనిమిది కూడా మైథునమునకు అష్టాంగములు అని బుద్ధిమంతులు చెప్పుచున్నారు. మైథునము బ్రహ్మచర్యమునకు వ్యతిరిక్తమైనది. ముముక్షువు తీవ్రమైన బ్రహ్మచర్యమును అనుష్ఠించాలి. యజ్జగద్భాసకం భానం నిత్యం భాతి స్వతః స్ఫురత్ 7. స ఏవ జగతః సాక్షి సర్వాత్మా విమలకృత్యః. యత్ జగద్భాసకం భాసం నిత్యం భాతి స్వతః స్ఫురత్ స ఏవ జగతః సాక్షి సర్వాత్మా విమలకృత్యః. ఈ జగత్తును భాసింపజేయుచున్నది, జగత్తుగా భాసిస్తున్నది, ఆ విధంగా జగత్తును భాసింపజేయుచు, ప్రకాశింపజేయుచు, స్వతహగా తానే స్వయంగా ప్రకాశమానమై యున్నది ఏదో అదియే ఆత్మ. అదియే ఈ జగత్తు అంతటికీ కేవల సాక్షి అయి నిర్మలకృతిగా వెలుగుచున్నది. అట్టి సర్వాత్మకమగు పరమాత్మయే తన ఆత్మగా భావిస్తూ దర్శిస్తూ ఉపాసిస్తూ ఉండాలి. ముముక్షువు అగుయతి ఆత్మతో సర్వదా మమేకము అయి ఉంటున్నాడు, అద్వితీయుడగుచున్నాడు. ప్రతిష్ఠ సర్వభూతానాం ప్రజ్ఞానఘనలక్షణ 8. న కర్మణ న ప్రజయా న చానేనాపి కేచిత్ బ్రహ్మవేదనమాత్రేణ బ్రహ్మాప్నోత్యేవ మానవః 9. 5. ప్రతిష్ఠ సర్వభూతానాం ప్రజ్ఞానఘన లక్షణః న కర్మణ న ప్రజయా న చాన్యేనాపి కేనచిత్ బ్రహ్మవేదనమాత్రేణ బ్రహ్మ ఆప్నోతి ఏవ మానవః. ఎరుక రూపమగు ఘనీభూతమైన ప్రజ్ఞ, ప్రజ్ఞానఘనము అనులక్షణముతో కూడిన స్వస్వరూప పరమాత్మ సర్వభూతజాలము నందు సుప్రతిష్ఠితమై సర్వదా ఉన్నది. ఆ విధమైన మమాత్మ సర్వభూతాత్మ రూపమగు పరాత్పరం ఏ పరబ్రహ్మత్వము కర్మల వలననో లేక సంతానము శిష్యులుధనము మొదలైన వాటిచేతనో లభించేది కాదు. ఈ మానవుడు బ్రహ్మమును తెలుసుకుని సర్వాత్మత్వ భావన యొక్క అభ్యాసముచే మాత్రమే బ్రహ్మము పొందబడగలడు. తద్విద్యా విషయం బ్రహ్మ సత్యజ్ఞాన సుఖాద్వయం సంసారే చ గుహావాచే మాయాజ్ఞానాదిసంజ్ఞకే 10. తత్ విద్యా విషయం బ్రహ్మ సత్య జ్ఞాన సుఖద్వయం సంసారే చ గుహావాచే మాయాజ్ఞానాది సంజ్ఞకే. అట్టి బ్రహ్మవిద్య సత్య యంసతునికి జ్ఞాన ఎరుక సుఖ అనుభూతి దృశ్యమును ద్రష్టును ఏకము చేయు అద్వయస్వరూప స్వభావయుక్తము. సంసారము అనేది ఒక కొండగుహ వంటిది అని, మాయ అజ్ఞానము అనే సంజ్ఞలచేత ఉద్దేశించబడినదని చెప్పబడుతోంది. అట్టి సంసారమునకు బ్రహ్మ విద్య ఒక్కటే తరుణోపాయము. నిహితం బ్రహ్మయో వేద పరమే వ్యోమ్ని సంజ్ఞితే సోస్నుతే సకలాన్ కామాన్క్రమేణేవ ద్విజోత్తమః 11. ప్రత్యేగాత్మానమజ్ఞానమాయాశక్తేశ్చ సాక్షిణం ఏకం బ్రహ్మాహమస్మితి బ్రహ్మైవ భవతి స్వయం 12. నిహితం బ్రహ్మయో వేద పరమే వ్యోమ్ని సంజ్ఞితే సో అస్నుతే సకలాన్ కామాన్ సక్రమేణ ద్విజోత్తమః. ప్రత్యేగాత్మనం అజ్ఞానమాయాశక్తేశ్చ సాక్షిణం జ్ఞాత్వా బ్రహ్మాహమస్మి ఇతి బ్రహ్మైవ భవతి స్వయం. ఈ దృశ్యమంతటికీ ఆవల సర్వదా వేంచేసియున్న పరమాకాశము అనబడు సర్వాత్మత్వ సంజ్ఞను ఎవ్వరూ ఎరుగుచున్నారో అట్టివారు సర్వకామములు సిద్ధించుకున్నవారు అగుచున్నారు. క్రమంగా ఆ ద్విజోత్తముడు పరమాత్మ రూపమును సంతరించుకొనుచున్నాడు. అజ్ఞాన మాయాశక్తికి కేవల సాక్షియై సర్వాతీతమై వెలుగొందుచున్న ప్రత్యేగాత్మను ఎరుగుచున్న యోగి నేనే బ్రహ్మమును కదా అని గమనిస్తూ సర్వత్రా బ్రహ్మదర్శనమును అభ్యసిస్తూ తానే స్వయముగా బ్రహ్మము అగుచున్నాడు. సకల భూతములు తానే సర్వసాక్షిగా వేరే ఉంటున్నాడు. ఇహపర పరాత్పర అఖండత్వము తనకు తానే అయి పునికి పుచ్చుకొనుచున్నాడు. బ్రహ్మభూతాత్మనస్తస్మాదేతస్మాచ్యుతిమిశ్రితాత్ అపంచీకృత ఆకాశ సంభూతో రజ్జు సర్పవత్ 13. ఆకాశద్వాయసజస్తూ స్పర్శోపంచీకృత పునః బ్రహ్మభూతాత్మన తస్మా ఏతస్మాత్ శక్తి మిశ్రితాత్ అపంచీకృత ఆకాశ సంభూతో రజ్జు సర్పవత్ ఆకాశాత్ వాయు సంజస్తు స్పర్శో పంచీకృతః పునః బ్రహ్మభూతాత్మ తనయందు శక్తిని స్వభావ సిద్ధంగా కలిగియున్నదే ఉంటోంది. అట్టి శక్తి ఎనర్జీతో కూడిన బ్రహ్మభూతాత్మ నుండియే అపంచీకృత ఆకాశము సంభవించుచున్నది. అట్టి బ్రహ్మము నుండి అపంచీకృత ఆకాశము బయల్వెడలటము అనునది త్రాడు పాముగా కనిపించటము రజ్జు సర్పహ్రాంతి వంటిది మాత్రమే. బ్రహ్మము నుండి సర్పరజ్జువు వలె త్రాడు యందు పాము వలె సంభవించిన అపంచీకృతాకాశము నుండి పంచీకృతమగు ఆకాశము వాయురగ్నిస్తథా చాగ్నేరాప అభ్యో వసుంధర 14. వాయోహ అగ్నేహ తథాచ అగ్నే ఆపహ అభ్యో వసుంధర అద్దాని నుండి స్పర్శ టచ్ మొదలైనవి జనిస్తున్నాయి. ఆ పంచీకృత ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ద్రవము, జలము, జలము నుండి స్థూలము, భూమి జనించటం రజ్జు సర్పము వలె జరుగుతోంది. తాని భూతాని సూక్ష్మాణి పంచీకృత్యేశ్వరస్తదా తేభ్య ఏవ విసృష్టం తద్బ్రహ్మాండాది శివేనః 15. తాని భూతాని సూక్ష్మాణి పంచీకృత్య ఈశ్వరః తదా తేభ్య ఏవ విసృష్టం తద్బ్రహ్మాండాది శివేనః ఈశ్వరునిచే బ్రహ్మము శక్తి స్వరూపముచే సూక్ష్మభూతములు శబ్దము స్పర్శ రూపము రసము గంధముల కేవలీ రూపములు జనించి అవి పంచీకరణము అగుచున్నాయి. ఈ విధంగా ఆత్మస్వరూపుడగు శివభగవానునిచే ఈశ్వరునిచే బ్రహ్మాండమంతా సృష్టించబడుతోంది. బ్రహ్మాండస్యోదరే దేవా దానవా యక్షకిన్నరాః మనుష్యాః పశుపక్ష్యాద్యాస్తత్తత్కర్మానుసారత 16. బ్రహ్మాండస్య ఉదరే దేవా దానవా యక్ష కిన్నరాః మనుష్యాః పశుపక్ష్యాది యత్తత్ కర్మానుసారతః అట్టి బ్రహ్మాండము యొక్క ఉదరము గర్భము నందు కర్మానుసారంగా ఆస్ అ ప్రోగ్రామ్ ఆఫ్ ఆక్ట్స్ అండ్ ఇవర్టలిటీస్ దేవతలు దానవులు యక్షులు పశుపక్ష్యాదులు జగన్నాటకము కొరకై సృష్టించబడుచున్నారు. అస్తి స్నాయువాదరు పోయం శరీరం భాతి దేహిన యోయమన్నమయో హ్యాత్మా భాతి సర్వశరీరణః 17. 6. అస్థి స్నాయః ఆది రూపో అయం శరీరం భాతి దేహిన యో అయం అన్నమయో హి ఆత్మా భాతి సర్వశరీరణః ఆ ఆత్మచైతన్య శివతత్వము ఒకటి బొమికలు మాంసము చర్మముల రూపములతో సర్వశరీరములుగా రెండు శరీరులుగా భాసించుచున్నది. ఈ విధంగా సర్వశరీరుల పట్ల ఆ ఈశ్వరుడు శివుడు అన్నమయ ఆత్మగా ప్రకాశించుచున్నారు. తతః ప్రాణమయో హ్యాత్మా విభిన్నశ్చాంతరస్థితః తతో విజ్ఞాన ఆత్మాతు తతోన్యశ్చాంతరః స్వతః 18. తతః ప్రాణమయో హి ఆత్మా విభిన్నశ్చ అంతరస్థితః తతో మనోమయో హి ఆత్మా విభిన్నశ్చ అంతరస్థితః తతో విజ్ఞాన ఆత్మాతు తతో అన్యశ్చ అంతరస్థితః. అట్టి అన్నమయ స్వయమాత్మ కల్పిత భౌతిక శరీరముల అంతరముగా అన్నమయమునకు విభిన్నమైన ప్రాణమయ ఆత్మస్థితించినదే ప్రభాసిస్తోంది. అద్దాని లోపల అద్దానికి భిన్నమైనటువంటి మనోమయత్మ ఉండి ఉంటోంది. ఆ మనోమయత్మ యందు అద్దానికి భిన్నమైన విజ్ఞానమయత్మ వెలిచున్నదై ఉన్నది. ఆనందమయ ఆత్మతో తతోన్యశ్చాంతర్స్థిత యోయమన్నమయ సోయం పూర్ణ ప్రాణమయనతు 19. మనోమయన ప్రాణోపి తథా పూర్ణ స్వభావతః ఆనందమయ ఆత్మతు తతో అన్యశ్చ అంతరస్థితః యో అయం అన్నమయః సో అయం పూర్ణ ప్రాణమయనతు మనోమయన ప్రాణోపి తథా పూర్ణ స్వభావతః. ఆ విజ్ఞానమయత్మకు అంతరముగా అద్దానికి భిన్నమైన ఆనందమయత్మ ఉండి ఉంటోంది. ఏది అన్నమయమై ఉన్నదో అది ప్రాణమయముతో నిండినదై ఉన్నది. అట్టి ప్రాణమయమైనదంతా మనోమయముతో స్వభావంగా పూర్ణమయ్యున్నది. తథా మనోమయో హ్యాత్మా పూర్ణో జ్ఞానమయనతు 20. ఆనందేన సదా పూర్ణ సదా జ్ఞానమయ సుఖం. తథా మనోమయో హి ఆత్మా పూర్ణో జ్ఞానమయనతు ఆనందేన సదా పూర్ణ సదా జ్ఞానమయ సుఖం. అట్లాగే మనోమయమైనదంతా మనోమయత్మ జ్ఞానముతో పూర్ణమయ్యున్నది. జ్ఞానమయ కోసము ఎల్లప్పుడూ అజ్ఞాన సుఖమయమగు ఆనందమయ కోసముతో పూర్ణమయ్యున్నది. తథానందమయశ్చాపి బ్రహ్మణోనేన సాక్షిణ 21. సర్వాంతరేణ పూర్ణశ్చ బ్రహ్మ నానేన కేనచిత్ తథా ఆనందమయశ్చ అపి బ్రహ్మణో అన్యేన సాక్షిణ సర్వాంతరేణ పూర్ణశ్చ బ్రహ్మణ అన్యేన కేనచిత్. అట్టి ఆనందమయకోసము బ్రహ్మమునకు అన్యమైన సాక్షి ఆబ్సొల్యూట్ విట్నెస్ చేత పూర్ణము సాక్షితో సహా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములన్నీ బ్రహ్మముతో పూర్ణమయ్యున్నాయి. అట్టి బ్రహ్మము మరింక దేనీ చేతను పూర్ణమై లేదు. యదిదం బ్రహ్మపుచ్చాఖ్యం సత్యజ్ఞానద్వయాత్మకం 22. సారమేవ రసం లబ్ధ్వా సాక్షాద్దేహి సనాతనం సుఖీ భవతి సర్వత్రా అన్యథా సుఖతాకుతః 23. 7. యత్ ఇదం బ్రహ్మపుచ్చ ఆఖ్యం సత్యజ్ఞాన అద్వయాత్మకం సారమేవ రసం లబ్ధ్వా సాక్షాత్ దేహి సనాతనం సుఖీ భవతి సర్వత్రా అన్యథా సుఖితాకుతః. సత్యాత్మకము జ్ఞానాత్మము అయినట్టి బ్రహ్మపుచ్చము అని పిలువబడునది అద్వితీయమయ్యున్నది. అద్దానికి ద్వితీయమనున్నది ఏదీ లేదు. అట్టి జీవుని సనాతన రూపమగు సర్వసారమగు బ్రహ్మమును ఎరిగినప్పుడు మాత్రమే ఈ జీవుడు సుఖి అగుచున్నాడు. తదితరము దేనివల్ల కూడా ఈ జీవునకు వాస్తవమైన సుఖము ఎక్కడిది? లేనేలేదు. అసత్యస్మిన్ పరానందే స్వాత్మభూతేఖిలాత్మనా కో జీవతి నరో జంతుః కో వా నిత్యం విచేష్టతే 24. అసత్యస్మిన్ పరానందే స్వాత్మభూతే అఖిలాత్మనా కో జీవతి నరో జంతుః కో వా నిత్యం విచేష్టతే. దేనివల్ల కూడా ఈ జీవునకు వాస్తవమైన సుఖము ఎక్కడిది? లేనేలేదు. ఏ పరానందమఖిలాత్మకము స్వాత్మభూతము అగు పరబ్రహ్మము సర్వదేహములలో వేంచేసియున్నదో అట్టి బ్రహ్మచైతన్యమే ఉండి ఉండకపోతే ఈ జీవుడు ఎట్లా జీవించ ఉండగలడు? అఖిలాత్మకమగు బ్రహ్మచైతన్యమే ఈ దేహము నందు ప్రకాశించకపోతే జీవుడు చేష్టలు ఎట్లా నిర్వర్తించగలడు? కదిలించేది ఉండటం చేతనే దేహాలు కదలుచున్నాయి. ఆ విధంగా కదిలించుచున్నట్టిదే జీవచైతన్యము అనబడుతోంది. తస్మాత్ సర్వాత్మనా చిత్తే భాసమానౌ హ్యసౌ నరః. ఆనందేతి దోహఖాఢ్యం జీవాత్మానం సదా జనః. 25. తస్మాత్ సర్వాత్మనా చిత్తే భాసమానౌ హి అసౌ నరః ఆనందేతి దోహఖాఢ్యం జీవాత్మానం సదా జనః. కాబట్టి ఈ నరుడు చిత్తము యొక్క అంతరాంతరమున సర్వాత్మత్వకముగా ఎల్లప్పుడూ భాసించుచున్నవాడే అయి ఉన్నాడు. ఈ జనులు ఎల్లప్పుడూ ఏడ్చే పిల్లవాడిని సముదాయిస్తున్నట్లుగా దోహఖపూరితుడగు జీవాత్మను ఆనందింపజేయుటకే యత్నిస్తున్నారు. ఆత్మను ఎరిగి ఉంటేనో స్వస్వరూప పరమాత్మకు జీవాత్మ అనునది ఒక అంశ వంటిదిగా తెలియబడగలదు. యదా హేవైష ఏతస్మిన్న దృశ్యత్వాదిలక్షణే నిర్భేదం పరమాద్వైతం విందతే చ మహాయతః. 26. తదేవాభయమత్యంత కళ్యాణం పరమామృతం సద్రూపం పరమం బ్రహ్మ త్రిపరిచ్ఛేదవర్జితం. 27. యదా హి ఏవ ఏష ఏతస్మిన్ న దృశ్యత్వాది లక్షణే నిర్భేదం పరమాద్వైతం విందతే చ మహాయతేహ తదేవ అభయం ఇత్యంతం కళ్యాణం పరమామృతం సద్రూపం పరమం బ్రహ్మ త్రిపరిచ్ఛేద వర్జితం. దృశ్య విషయము కానట్టి అదృశ్య లక్షణము కలిగియున్న ఆత్మయందు తదితర సచ్చితానంద లక్షణ సమన్వితమగు ఆత్మయందు యోగి ప్రవేశిస్తున్నాడు. భేదరహితము పరమాద్వైతము అయినట్టి ద్వితీయమైనది లేనట్టి స్వస్వరూపాత్మయందు ఆ మహామతి ఆత్మయోగి రమిస్తూ ఉన్నాడు. జీవాత్మను సముదాయించి దోహకము తొలగించాలనే తాపత్రయమును ఆపి ఆపై భేదరహిత ఆత్మ యందు రమించుటమే అభయము. అది ఏ దృశ్యమునకు ఆవలి స్థానము, అది కళ్యాణప్రదము, అది పరమామృత రూపము. అట్టి సత్ రూపమగు పరబ్రహ్మము త్రికాలములు త్రిగుణములు జన్మ జీవన మృత్యువులు అను పరిచ్ఛేదము లేనట్టి స్థానము. యదా హేవైష ఏతస్మిన్నల్పమప్యంతరం నరః విజానాతి తదా తస్య భయం శాన్నాత్ర సంశేహ. 28. యదా హి ఏవ ఏష ఏతస్మిన్ అల్పమపి అంతరం నరః విజానాతి తదా తస్య భయం స్యత్ నా అత్ర సంశేహ. ఎంతెంత కాలమైతే ఈ జీవుడు, ఈ జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ఆత్మవేరు అనురూపమైన భేదమును మాత్రమే చూస్తూ ఉంటాడో అట్టి భేదదృష్టి కించిత్ ఉన్నా కూడా ఆతనికి భయము ఉండియే తీరుతుంది. స్వస్వరూపము గురించిన అఖండ సమద్వైత భేదరహిత భావన చేత మాత్రమే భయము తొలగుతుంది. ఇందులో సందేహం లేదు. అసేవానందకోసేన స్తంభాంతా విష్ణుపూర్వకాః భవంతి సుఖినో నిత్యం తారతమ్యక్రమేణతో. 29. అసేవ ఆనందకోసేన స్తంభాంతా విష్ణుపూర్వకాః భవంతి సుఖినో నిత్యం తారతమ్యక్రమేణతో. లౌకిక సంబంధమైన ఆనందకోసమునందు ఈ జీవుడు విష్ణుమాయలో పడి సుఖ విషయములు దుహఖ విషయములు తక్కువ ఎక్కువ గొప్పవారు కానివారు జీవాత్మ పరమాత్మ జీవుడు దేవుడు ఈ మొదలుగా గల తారతమ్యముల క్రమమును ఆశ్రయించినవాడై దేహములలో నివసిస్తున్నాడు. తత్తపదవిరక్స్య శ్రోత్రియస్య ప్రసాదనః స్వరూపభూత ఆనందః స్వయం భాతి పరే యథా. 38. తత్తపదవిరక్తస్య శ్రోత్రియస్య ప్రసాదనః స్వరూపభూత ఆనందః స్వయం భాతి పరే యథా. ఆయా సర్వతారతమ్యముల పట్ల విరక్తి పొందినదై ఆత్మతత్వము వినుచు దృశ్య విషయముల పట్ల అనురాగము త్యజించు పవిత్ర బుద్ధి మాత్రమే స్వయముగా ఆత్మత్వమునందు భాసిస్తోంది. ఆ యోగి లేక ముముక్షు ఆత్మానంద స్వరూపభూతుడు అగుచున్నాడు. నిమిత్తం కించిదాశ్రిత్య ఖలు సద్దః ప్రవర్తతే యతో వాచో నివర్తంతే నిమిత్తానమభవత. 31 నిర్విశేషే పరానందే కథం సద్దః ప్రవర్తతే నిమిత్తం కించిత్ ఆశ్రిత్య ఖలు సద్దః ప్రవర్తతే యతో వాచో నివర్తంతే నిమిత్తానమభావతః నిర్విశేషే పరానందే కథం సద్దః ప్రవర్తతే. కించిత్ శబ్దము అయినా కూడా అది నిమిత్తమును ఆశ్రయించి మాత్రమే ప్రవర్తిస్తుంది. అనగా ఒక వస్తువును సూచించటానికి ఒక శబ్దము కల్పించబడుతోంది. ఆ శబ్దము చెప్పగానే అది ఆ వస్తువు స్ఫురించటానికి కారణమవుతోంది. మామిడి పండు అనగానే ఆ పండు స్ఫురించినట్లుగా ఇట్లాగే దృశ్య వస్తువులన్నీ కూడా దృశ్య విషయములన్నిటికీ వస్తువులన్నిటికీ శబ్దములు నిమిత్తముగాను అర్థములు అపాదానములుగా ఉంటున్నాయి. కాని ఏదైతే చెప్పటానికి వాక్కుతో కుదరదో వాక్కు కూడా వెనుకకు మరలిచూ చెప్పలేకపోతామో అట్టి నిర్విశేష విషయరహిత పరానందము గురించి ఏ మాటలు నిర్వచించి చెప్పగలుగుతాయి? అది నిమిత్త కారణరహితము, కార్య కారణాతీతము, తస్మాదితన్మనః సూక్ష్మం వ్యావృతం సర్వగోచరం. 32 యస్మాత్ శ్రోత్రత్వగక్ష్యాదిఖాదికర్మేంద్రియాణి చ వ్యావృత్తాని పరం ప్రాప్తుం న సమర్థాని తాని తు. 33 తస్మాత్ ఏతత్ మనః సూక్ష్మం వ్యావృత్తం సర్వగోచరం యస్మాత్ శ్రోత్రత్వకక్ష్యాది ఖాది కర్మేంద్రియాణి చ వ్యావృత్తాని పరం ప్రాప్తుం న సమర్థాని తాని తు. అట్టి నిర్విషయ పరానందము నుండి సూక్ష్మమగు మనస్సు బహిర్గతమై వ్యావృత్తము ఎక్స్టెండెడ్ పొందినదై ఈ సర్వత్రా కనిపిస్తున్న జగత్ రూపముగా ఆగుచున్నది. ఇద్దాని నుండి శ్రోత్రం, వినికిడి, త్వక్, స్పర్శ, కళ్ళు, చూపు, రుచి, గంధములు, భూతచిత్తచిదాకాశములు, కాళ్ళు, చేతులు, మనస్సు ఇవన్నీ బయల్వెడలుచున్నాయో అవన్నీ అట్టి ఇద్దానిని పొందజార్కున్నాయో అదే నిర్విషయ పరమానందము, అదే పరమాత్మ, కేవలాత్మ, పరబ్రహ్మము అని కూడా అనబడుచున్నది. తద్బ్రహ్మానందమద్వంద్వం నిర్గుణం సత్యచిద్ఘనం విదిత్వా స్వాత్మరుపేణ న బిభేతి కుతశ్చన. 34 ఏవం యస్తు విజానాతి స్వగురోర్పదేశత సాధ్వాసాధుకర్మభ్యాం సదా న తపతి ప్రభుః. 35 తద్బ్రహ్మానందం అద్వంద్వం నిర్గుణం సత్యచిద్ఘనం విదిత్వా స్వాత్మరుపేణ న బిభేతి కుతశ్చన ఏవం యస్తు విజానాతి స్వగురోః ఉపదేశతః ససాధున్ సాధు కర్మభ్యాం పదా న పతతి ప్రభుః. బ్రహ్మానందము ఇంద్రియ సంస్పర్శజమైన ఆనందము కాదు, విషయరహితమైనది, గుణరహితమైనది, సత్స్వరూపము, సత్యము, కేవల చిత్ ఘనము, ఎరుక. అట్టి నిర్విషయ పరానందమే స్వాత్మ అని ఎరిగిన తరువాత ఇక దేనికి భయము ఉండదు. గురుపదేశములచే ఎవడు స్వస్వరూపము గురించి ఎరుగుచున్నాడో అట్టివాడు పాపపుణ్యకర్మల మార్గములను దాటివేసినవాడే, సర్వమునకు తానే నియామకుడు, ప్రభువు అగుచున్నాడు. ఆతనికిక కర్మచక్రములోనికి పతనము ఉండదు. సమస్తమునకు ప్రభువై ఆనందిస్తాడు. తాప్యతాపకరూపేణ విభాతమఖిలం జగత్ తప్యతాపకరూపేణ విభాతం అఖిలం జగత్. ఈ జగత్తంతా తప్యతాపక రూపంగా ప్రకాశిస్తోంది. తపిపంజేయవాడు తపించినది, ప్రకాశింపజేయవాడు ప్రకాశించునది రూపమున ఈ సర్వజగత్తుగా ఆత్మచే విభాతమానమగుచున్నది. బీయింగ్ ఎన్లైటన్డ్ అండ్ మానిఫెస్టేడ్ ప్రత్యేగాత్మతయా భాతి జ్ఞానాద్వేదాంతవాక్యజాత్. 36 తొమ్మిది ప్రత్యేగాత్మతయా భాతి జ్ఞానాత్ వేదాంత వాక్యజాత్ ఇక ముముక్షువు మమాత్మా బ్రహ్మ శాంతంపరం సుఖం అద్వైతం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వం ఏకో హి దృగ్ద్రష్ట దృశ్యః ఇత్యాది వేదాంత వాక్యముల జ్ఞానముచే విచారణచే ప్రత్యేగాత్మ కేవల ఆత్మస్వరూపుడు గా భాసించుచున్నాడు. అట్టిది ఈ జీవుని సహజ రూపమే సర్వదా అయి ఉన్నది. శుద్ధమి స్వరచైతన్యం జీవచైతన్యమేవచ ప్రమాత చ ప్రమాణం చ ప్రమేయం చ ఫలం తథా 37 ఇతి సప్తవిధం ప్రోక్తం భిద్యతే వ్యవహారతః. శుద్ధం ఈశ్వర చైతన్యం జీవచైతన్యమేవ చ ప్రమాత చ ప్రమాణం చ ప్రమేయం చ ఫలం తథా ఇతి సప్తవిధం ప్రోక్తం భిద్యతే వ్యవహారతః. అనిర్వచనీయమగు ఆత్మ యొక్క తత్వము ఏమిటో విశదీకరించటానికై ఈ వ్యావహారికంగా కనిపించే అంతటినీ 1 శుద్ధ చైతన్యము 2 ఈశ్వర చైతన్యము 3 జీవచైతన్యము 4 ప్రమాత 5 ప్రమాణము 6 ప్రమేయము 7 ఫలము అని 7 విధములుగా విడమర్చి విభాగించి శాస్త్రములచే చెప్పబడుచున్నది. మాయోపాధి వినిర్ముక్తం శుద్ధమిత్యభధీయతే 38 మాయా సంబంధతశ్చేసో జీవో విద్యావశస్తథ అంతకరణ సంబంధాత్ ప్రమాతేత్యభధీయతే 39 మాయోపాధి వినిర్ముక్తం శుద్ధం ఇతి అభిధీయతే మాయా సంబంధశ్చ ఈశో జీవో అవిద్యావశః తథా అంతఃకరణ సంబంధాత్ ప్రమాత ఇతి అభిధీయతే కేవలాత్మ ఉపాధి రహితము మాయా అనే ఉపాధి దేహము లేనట్టిది. ఈ జీవుని యొక్క కేవల బ్రహ్మస్వరూపమే శుద్ధము అని పిలువబడుతోంది. అట్టి జీవుని యొక్క శుద్ధ పరబ్రహ్మస్వరూపము కల్పనహభావన రూపమగు మాయతో సంబంధము కలిగి ఉన్నప్పుడు మాయ అనే ఉపాధి కలిగి ఉన్నప్పుడు ఈశ్వరుడు అనబడుచున్నాడు. మాయ నాదియే కదా అన్నప్పుడు అతడు ఈశ్వరుడు. అట్టి ఊహకల్పన భావముల రూపమగు అవిద్యకు వశుడై ఉన్నప్పుడు పరబ్రహ్మమే జీవుడు అను శబ్దముతో చెప్పబడుచున్నారు. ఆ జీవుడు అంతఃకరణ విభాగములైనట్టి మనోబుద్ధిచిత్తహంకార విభాగ పరిమితుడై సంబంధితుడై ఉన్నప్పుడు ప్రమాత అనబడుచున్నాడు. తథా తద్వృత్తి సంబంధాత్ ప్రమాణమితి కథ్యతే అజ్ఞాతమపి చైతన్యం ప్రమేమితి కథ్యతే 40 తథా తద్వృత్తి సంబంధాత్ ప్రమాణం ఇతి కథ్యతే అజ్ఞాతమపి చైతన్యం ప్రమేయం ఇతి కథ్యతే అతడు ఆ విధంగా వృత్తి ఆవుకెసన్ కనబడే వినబడే స్పర్శించబడే ఆఘ్రాణించబడే రుచి చూడబడే విషయాల పట్ల ధ్యాసలు కలిగి ఉన్నప్పుడు ప్రమాణము అని అనిపించుకుంటున్నాడు. చైతన్యము తనను తాను ఏమరచి దృశ్యమే సత్యము అని భావిస్తున్నప్పుడు చైతన్యము తెలియనిదగు చుండగా ప్రమేయము అని చెప్పుకోబడుచున్నాడు. తథా జ్ఞాతం చ చైతన్యం ఫలమిత్యభధీయతే సర్వోపాధి వినిర్ముక్తం స్వాత్మానం భావేత్ సుధీహ 41 ఏవం యో వేద తత్వేన బ్రహ్మభూయాయ కల్పతే తథా జ్ఞాతం చ చైతన్యం ఫలం ఇతి అభిధీయతే సర్వోపాధి వినిర్ముక్తం స్వాత్మానం భావేత్ సుధీయః ఏవం యో వేద తత్వేన బ్రహ్మభూయాయ కల్పతే సర్వము ఎరుగుచూ ఉన్న చైతన్యము గురించి తెలుసుకోవటమే ఫలము అని అభివర్ణించబడుతోంది. అల్పబుద్ధులను అధిగమించివేసి ఉత్తమ బుద్ధిమంతుడైనవాడు సర్వ ఉపాధుల నుండి విడివడినవాడై ఉపాధి రహితమై ప్రకాశించుచున్న స్వాత్మ నే భావన చేయాలి. ఎవడు సర్వోపాధి వినిర్ముక్తమగు స్వస్వరూపాత్మ యొక్క సహజ సత్య నిత్య ఆనంద అప్రయమేయ తత్వమును ఎరుగుచున్నాడో అతడు బ్రహ్మభూయాత్మ లేక బ్రహ్మమే అగుచున్నాడు. సర్వవేదాంత సిద్ధాంతసారం వత్మి యథార్థత 42. స్వయం మృత్వా స్వయం భూత్వా స్వయమేవావశిష్యతే ఇత్యుపనిషత్. సర్వవేదాదంత సిద్ధాంత సారం వచ్మి యథార్థత స్వయం మృత్వా స్వయం భూత్వా స్వయమేవ అవశిష్యతే. సర్వవేదాంత సిద్ధాంత సారము యథార్థము చెప్పుచున్నాను. సమస్తము ఆత్మ యొక్క విన్యాస ప్రదర్శనమే. తానే ఆత్మయే జన్మ మృత్యువులు. తానే జనిస్తున్నాడు, తానే మరణిస్తున్నాడు, తానే ఈ సర్వము, తానే జగత్తు, అంతర్గతము బహిర్గతము కూడా తానే. ఇదంతా ఆత్మయే అని గ్రహించి ఆత్మజుడు సర్వము తానే ఉంటున్నాడు. ఇతి కఠర్ రుద్రోపనిషత్ సమాప్త. కఠశ్రుతి ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.